కృష్ణ యజుర్వేదాంతర్గత 6 కలిసంతరణ ఉపనిషత్ అధ్యయన పుష్పము. ఏ దివ్యనమము స్మరించినంత మాత్రంచేత భయానక సంసార సాగరమంతా గోష్పదముగా గోపాదముద్రను దాటివేయు తీరుగా అవగలదో, స్వయముగా అనన్యభక్తి సిద్ధించగలదో అట్టి శ్రీరామపదమును ఆశ్రయించున్నాను. అనంతకాల చక్రములో ఒకప్పుడు ద్వాపరయుగం అంతమై కలియుగము ప్రారంభమగుచున్న సమయము. కృష్ణావతార పరిసమాప్తిచే కొన్ని కొన్ని కళ్యాణ విశేషములు భూమిని విడచి దివ్యలోకములు చేరనారంభించు సందర్భము. భూలోకములో కలి ప్రభావములగు లోభము, మోహము, కలహము, దురభ్యాసములు, దుర్వ్యసనములు, అధర్మ ప్రవృత్తులు, అధర్ములు శ్రేష్ఠులుగా చెల్లుబాటు అవటము, ధర్మనిరతులను బలహీనులుగా భావించటము, మోసము, దగ మొదలైనవన్నీ ప్రబలటం ఆరంభించాయి. ఇవన్నీ కూడా జీవులను అనేక దుహకముల వైపు మరలించసాగాయి. తల్లిదండ్రులను అగౌరవించటము, పెద్దలను అవమానించటము, వేదజ్ఞులను ఏగతాళి చేయటము, విజ్ఞులను కించపరచటము, సదాచారముల పట్ల బద్ధకించటము, దురాచారముల పట్ల తీవ్ర ప్రవృత్తి కలిగి ఉండటము, ఇవన్నీ జీవులకు అలవడసాగాయి. ఈ ప్రవర్తనలు కలి కల్మష దోషములుగా విజ్ఞుల జాగరుక సూచనలు. లోక కళ్యాణమూర్తుల గురుషులు మునులు ఇదంతా గమనిస్తూ, అయ్యో, ప్రారంభంలో మధురంగాను పరిణామం విషప్రాయంగాను ఉండు విశేషములకు ఈ జీవులు బద్ధులగుచున్నారే, ఇదంతా కలిదోషము కాబోలు. జనులలో భక్తి, సదాచారములు, జ్ఞానాభ్యాసములు సన్నగిల్లుచున్నాయే, జీవులకు దోహకభాజకము కదా. వీరికి కలికాల దోషముల సందర్భములో ఉత్తమము, సులభము అగు ఏమైనా మార్గము చూపాలి అని సంభాషించుకోసాగారు. సర్వజీవరాశులపై, తండ్రికి బిడ్డలపై వలె అవ్యాజమైన వాత్సల్యము, కరుణ, ప్రేమ మహనీయులకు స్వభావసిద్ధము కదా. ఈ విధంగా లోకశ్రేయోభిలాషులగు మునులు, మహర్షులు, దైవీ సంపత్తి సమన్వితులగు మహనీయులు అంతా కూడా జనులందరూ దుష్టకర్మల ప్రభావము నుండి విడివడి స్వస్వరూప పరబ్రహ్మముకు చేరుకొను సులభ మార్గము ఏది అని తర్జన భర్జనలు చేసుకోసాగారు. అదంతా గమనిస్తున్నట్టి బ్రహ్మ మానసపుత్రుడు, భక్తాగ్రేసరుడు, నారాయణ మంత్ర నిత్యధారుడు, భక్తి సూత్ర గ్రంథ ప్రణీత, లోక కళ్యాణ మహాశయుడు, నాదబ్రహ్మగా కీర్తికెక్కినవారు అగు దేవర్షి నారదులవారు అప్పటికప్పుడే తన తండ్రియగు బ్రహ్మదేవుని సందర్శించుటకై బ్రహ్మలోకము బయల్వెడలారు. సృష్టికర్త, సర్వజీవులకు పితామహుడు, సృష్టి విశేష మహాప్రజ్ఞ సంకల్పుడు అగు శ్రీసరస్వతి సమేత శ్రీ బ్రహ్మదేవులవారిని సమీపించి త్రిప్రదక్షిణ పూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. బ్రహ్మదేవుడు, ప్రియపుత్ర, దేవర్షి, నారదా, సుస్వాగతము బిడ్డ. లోకములన్నీ సంచరిస్తూ జనులకు శుభశాంతిఐశ్వర్యానందములు కలుగజేస్తూ ఉంటావు కదా, చాలా సంతోషము. నీరాకకు ఏమీ విశేషం? నేను ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టాలో అడగవయ్యా. నారద మహర్షి, మాతాపితృదేవ, నమో నమః. తండ్రి, భగవన్, సృష్టికర్త, ఓ బ్రహ్మదేవ, భూలోకములో కలి ప్రవేశము కారణంగా అనేక మంది జనులు అల్పదృష్టి అల్పాశయములు కలవారే, లోభమోహమాత్సర్యములకు దాసులే, ముందుచూపు లేనివారే, పరస్పర కలహములతో రాగద్వేషములతో మానవ జన్మ అను మీరు ప్రసాదించుచున్న మహత్తరమగు మోక్షార్హమగు అవకాశమును సద్వినియోగపరచుకోవటము లేదు, దుర్వినియోగపరచుకొనుచున్నారు. తెలివి తక్కువగా వర్తమానమును వృధా చేసుకుంటూ రాగద్వేషమదమాత్సర్యములను ఆశ్రయిస్తూ అనేక దోహక సంకటములు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ తీరుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ కర్మల పర్యవసానము ఏమిటి అనే యోచన లేకుండా అవివేకులై ప్రవర్తిస్తూ ఉన్నారు. స్వల్పమల్పము జలము అగు విషయముల పట్ల అనువర్తులై తత్ఫలితంగా అనేక భయదుహకరోదన స్థానములలో ప్రవేశించుటకు సంసిద్ధులగుచున్నారు, ఉభయభ్రష్టులగుచున్నారు. వారి వర్తమాన ప్రవర్తనములు ఉత్తరోత్తరగతులు గమనిస్తూ ఉండగా ఋషులము మునులము అగు మాకు హృదయము ద్రవిస్తోంది, జాలివేస్తోంది. అందుచేత ప్రియ పితృదేవ, రెండు అభ్యర్థనలను మీ ముందు ఉంచుచున్నాను. ఒకటి, ఈ కలియుగములో భూమిపై సంచరించుచున్నప్పుడు కలిదోషములు నాకు అంటుకుండేది ఎట్లా? రెండు, కలిదోషములు అంటకుండా సాధక జనులు తమను తాము రక్షించుకునేది ఎట్లా? ఏదైనా సులభమైన, ఎవరైనా ఎక్కడైనా ఉపాసించగల నిర్వర్తించగల కలిసంతారణ ఉపాయమును దయచేసి తెలియజేయండి. బ్రహ్మదేవుడు, చాలా మంచి శుభప్రదముగు విషయము గురించి నీవు ప్రస్తావిస్తున్నావయ్యా. సాధు పృష్టోస్మి. సర్వశ్రుతి రహస్యం గోప్యం తత్శ్రును ఏన కలి సంసారం తరిష్యసి. ఇద్దాని చేతనైతే ఈ జీవుడు కలి సంసారము నుండి తరించగలడో ఏది వేదములచే అనేక చోట్ల సుస్పష్టముగా ప్రతిపాదించబడినదో ప్రవచించబడినదో అట్టి గొప్ప రహస్యమును నీకు చెప్పుచున్నాను, విను. పరమాత్మ భగవంతుడు మనందరికీ ఆది స్వరూపుడు. ఆర్ ఒరిజినల్ ఫోర్మ్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఏస్ బిగిన్స్ ఆది పురుషుడు అగు శ్రీమన్నారాయణుని నామస్మరణ ఏ కలిదోషములచే స్పృశించుకుండా జీవులంతా ఆశ్రయించతగినట్టి అతి సులభోపాయము. అట్టి శ్రీమన్నారాయణుని తత్వమననము మాత్రం చేతనే దోషములన్నీ తొలగి జీవుడు అనునిత్యానందమయముగు మోక్షమును సిద్ధించుకోగలడు, ఇందులో సందేహమే లేదు. నారద మహర్షి శ్రీమన్నారాయణుని ఏమంత్రముచే కలిదోష నివారణముకై స్మరించాలి? ఉచ్చరించవలసిన నమోస్మరణ మంత్రమును ప్రకటించి చెప్పండి. బ్రహ్మదేవుడు సర్వాత్మకుడగు నారాయణ భగవానునిచే ప్రసాదించబడిన సర్వజీవోద్ధారణ కరమగు ఒక మంత్రమును ఇప్పుడు గుర్తు చేస్తున్నాను, విను. హరే రామ హరే రామ రామ రామ హరే హరే. 16 అక్షరములు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. 16 అక్షరములు. ఇతి షోడశకం నామ్నా కలికల్మష నాశనం. సర్వవేదములలోనూ కలిదోషములు జయించటానికై ఇంతకంటే తేలిక ఉపాయం మరింకెక్కడా లేనేలేదు, లభించదు. 16 అక్షరములతో కూడిన ఈ కలి సంతారణ మంత్రము ఈ జీవుని కప్పియున్న 16 ఆవరణల నుండి రక్షించగలదు. 16 ఆవరణలు పంచతన్మాత్రలు లేక ఇంద్రియార్థములు శబ్దస్పశరుపరస్గంధములు 5. పంచకోశములు భూతమే కోసము, ప్రాణమే కోసము, మనోమయ కోసము, అవిజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. 5. అరిషట్ వర్గములు కామక్రోధలోభమోహందమాత్సర్యములు. 6. ఓ నారద మహర్షి, సూర్యుడు ఆకాశంలో శతసహస్ర కిరణజాలములతో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా దట్టముగా మేఘములు క్రమ్ముకొని ఉన్నప్పుడు సూర్యతేజస్సు కనిపించకయే ఉంటుంది. గాలివీచుకలచే మేఘములు ఎటో వెళ్ళిపోయినప్పుడో సూర్యప్రకాశము స్వయముగా అనుభూతమవుతుంది కదా. అట్లాగే ఎప్పుడైతే ఈ జీవుడు హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అనే నామస్మరణను ఆశ్రయిస్తాడో, వెనువెంటనే పై ఉదహరించుకున్న 16 ఆవరణలు తొలగిపోయి ఈ జీవుని యొక్క పరబ్రహ్మస్వరూపము స్వయముగా ప్రకాశమానమవగలదు. దివ్యతేజస్సుతో పరిపూర్ణానందయుక్తముగా స్వస్వరూపాత్మ ద్యోతకమవుతోంది, షోడశాక్షర హరే రామ. మహామంత్రము యొక్క ఔన్నత్యము అట్టిది. నారద మహర్షి స్వామి కలిదోహములను తొలగించి మహత్తర ప్రాశస్త్యము గల కలి సంతారణోపాయము అగు హరే రామ హరే రామ మంత్రోపాసనకు విధి ఈ విధానములేమిటో, సమయం సమయములు ఏవేవో అవి కలియుగ జీవులుగాని నేనుగాని ఎట్లా అనుసరించి ఉచ్చరిస్తూ ఉండాలో అది కూడా దయచేసి తెలియజేయండి. బ్రహ్మదేవుడు పరమ పవిత్రము జీవులను దోషముల నుండి నిర్మలముగా తీర్చిదిద్దు కలి సంతారణ మంత్రము అగు హరే రామ హరే కృష్ణ. మంత్ర అననిత్య మననమునకు ఎట్టి విధి విధాన సంబంధమైన నియమనిష్టలు లేవు. ఒకడు శుచిగా ఉన్నా లేక అశుచిగా ఉన్నా కూడా పారాయణము చేయవచ్చు, పఠించవచ్చు. సర్వేషు కాలేషు నామజపము చేయవచ్చును. ఈ మంత్రమును పఠిస్తూ ఉండగా ఈ జీవుడు రామ బ్రహ్మతత్వముతో సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము పొందగలడు. ఎవ్వరైతే ఈ హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కలిసంతరణోపాయమంత్రమును 3 కోట్ల సార్లు జపిస్తారో అట్టివారి జన్మజన్మల దోషములన్నీ తొలగిపోగలవు, అట్టివారు సర్వబంధముల నుండి విముక్తి పొందగలరు, అతి త్వరగా సాయుజ్యమును సిద్ధించుకోగలరు. ఈ హరే రామ 16 నామముల మంత్రమును దైనందికముగా జపించువారు బ్రహ్మహత్య, వీరహత్య, బంగారము దొంగిలించిన పాపము, పరస్త్రీ వ్యామోహ సంగమముల దోషములు, తల్లిదండ్రులను బాధించటము, సేవించకపోవటము, స్వధర్మమును ఏమరచి చరించటము అను పాపములు మొదలైన పంచమహాపాతక ఘోర పాపముల దోషములు కలిగియున్నా కూడా అవన్నీ ప్రక్షాళనము కాగలవు. అట్టి జపముచే ఈ జీవుడు నిర్మలుడుగా రూపుదిద్దుకోగలడు, బ్రహ్మజ్ఞానమునకు అర్హుడు అయి ముక్తుడు కాగలడు, పరమశుచిమంతుడై ప్రకాశించగలడు. ఇప్పుడే ఇక్కడే సద్యోముక్తిని పొందుచున్నాడు. అనేక జన్మల సంసిద్ధతతో ఆవశ్యకమగు క్రమముక్తి యొక్క అగత్యము ఆతనికి ఉండదు. ఇతి కలిసంతరణ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.